Book 2 62 62 طرح الأسئلة 1 ప్రశ్నలు అడగటం 1 يتعلم يدرس يذاكر నేర్చుకోవడం هل يدرس يذاكر التلاميذ كثيرا؟ విద్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటున్నారా? لا، انهم يدرسون يذاكرون قليلا. లేదు، వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు. يسأل అడగటం هل تسأل المعلم مرارا؟ మీరు తరచు మీ అధ్యాపకుడిని ప్రశ్నలు అడుగుతుంటారా? لا أسأله مرارا. లేదు, తరచూ నేను ఆయన్ని ప్రశ్నలు అడగను. يجيب సమాధానం ఇవ్వండి. أجب من فضلك దయచేసి సమాధానం ఇవ్వండి. أنا أجيب నేను సమాధానం ఇస్తాను. يشتغل పని చేయడం. هل هو يشتغل حاليا؟ ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? نعم هو يشتغل حاليا. అవును, ఇప్పుడు పని చేస్తున్నారు. يأتي రావడం. هل ستأتون؟ మీరు వస్తున్నారా? نعم سنأتي حالا. అవును, మేము తొందరలోనే వస్తున్నాము. يسكن ఉండటం. هل تسكن في برلين؟ మీరు బర్లిన్ లోనే ఉంటారా? نعم انا اسكن في برلين. అవును, నేను బర్లిన్ లోనే ఉంటాను.